చీపుగచూడకు పొరపాటు, చిరాకు పడదా సిగరెట్టు. మహమ్మారి అని తిట్టద్దు, మహిమ తెలుసుకుని జైకొట్టు. తెలియకపోతే చెబుతా గాని తప్పని మాత్రం అనవద్దు. వినుడు వినుడు ఈ సిగరెట్ కాదా వినుడి మనసారా, వింటే మీకు జ్ఞానోదయమై దమ్ములాగకుంటారా. చుట్టా బీడి తంబాకు అన్ని చుట్టాలే తనకు, అనాది నుంచి ఆచారంగా వస్తూ ఉంది అలవాటు. గరీబు నుంచి నవాబు దాకా అంతా సమానమేనంటూ, పేద పెద్ద భేదాలెరుగని అసలు సిసలు కమ్యూనిస్టు. ఈ సిగరెట్ సుమా, కొంప తీసి. టైగర్ ఇస్ దేర్ ఇన్ ద హౌస్? నో, హీస్ గాన్ టు ద టెంపుల్. ఓకే. వినుడు వినుడు ఈ సిగరెట్ కాదా, ప్రాణమిత్రుడు పరమశత్రువు తనకన్నా ఎవరంటూ, ప్రియురాలైనా తన తరువాతే అంటుంది ఈ సిగరెట్టు. ఆరోగ్యానికి హానికరం అని ముఖాన లేబుల్ కట్టు, అయినా గాని డోంట్ కేర్ అనే ధైర్యానికి తుదిమెట్టు. ఒరే నాని, నీకు విషయం తెలుసా? ఎకానమీకి నికోటినే రా ఇవ్వ పట్టు, నిమిషం పాటు నిషేధించిన కంట్రీ బడ్జెట్ ఫట్ ఫట్ ఫట్ ఫట్. ఊపిరి పీల్చే హక్కుంటే పొగ పీల్చే హక్కు ఉన్నట్టే, దమ్ము గొట్టమని బోధించే ఆదం మారదం సూపర్ హిట్టే. పొగ తాగని తాగని తాగని వాడు దున్న పోతై పుట్టున్, ఇది తెలిసిన తెలిసిన రామరాజుకి లోకం జైకొట్టు.